తాడు నా దేవుడు ఒక క్షణమైన నన్ను మరువడు నడిపిస్తాడు నా దేవుడు ఒక క్షణమైన నన్ను మరువడు చల్లని ప్రేమను కురిపిస్తాడు తన కృపలో నన్ను నడిపిస్తాడు చల్లని ప్రేమను కురిపిస్తాడు తన కృపలో నన్ను నడిపిస్తాడు నడిపిస్తాడు నా దేవుడు ఒక క్షణమైన తను మరువడు నడిపిస్తాడు నా దేవుడు ఒక క్షణమైన తను మరువడు శోధనలెదురైనా బాధలలైనా శోకపు సుడులైనా వేదనకరమైన శోధనలెదురైనా బాధలలైనా శోకపు సుడులైనా కనురెప్పల్లె కాపాడుతాడు తన కృపలో నన్ను నడిపిస్తాడు పాడుతాడు తన కృపలో నన్ను నడిపిస్తాడు నడిపిస్తాడు నా దేవుడు ఒక క్షణమైన నన్ను మరువడు నడిపిస్తాడు నా దేవుడు ఒక క్షణమైన నన్ను మరువడు ఎరికోగోడలైనా శత్రువులు నన్ను చుట్టిన ఎవరు నన్ను విడిచిన విడవక నన్ను ఎడబాయని దేవుడు తన కృపలో నన్ను నడిపిస్తాడు విడవక నన్ను ఎడబాయని దేవుడు తన కృపలో నన్ను నడిపిస్తాడు నడిపిస్తాడు క్షణమైనా నన్ను మరువడు నడిపిస్తాడు నా దేవుడు ఒక క్షణమైనా నన్ను మరువడు.